రాతి రేళ కదిలెనే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరెనే చందమామ రాతి రేళ కదిలెనే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరెనే చినేల చేరనే చందమామ రాతి వేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచినేల చేరనే చందమామ రాతి వేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచినే